మెదడు చరిత్ర 9వ భాగం. వోల్టా అనుకున్నదే నిజం అని తరువాత తెలిసింది. కప్ప కాలిలో ప్రవహించేది ఏదో విచిత్రమైన జంతు విద్యుత్ కాదని, అది కూడా మామూలు విద్యుత్తు లాంటిదేనన్న అవగాహన అలా మొదలయ్యింది. దానితో సామాన్య విద్యుత్ ధర్మాలని మెదడు పనితీరుకు వర్తింపజేసే అవకాశం ఏర్పడింది. విద్యుత్ జీవక్రియా శాస్త్రంలో ఒక పక్క పురోగతి అలా ఉండగా, 19వ శతాబ్దపు తొలిదశలలో యోహానెన్ ముల్లర్ అనే జర్మన్ జీవక్రియా శాస్త్రవేత్త ఇంద్రియ సంవేదనలు ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని శోధిస్తున్నాడు. ఒక ఇంద్రియ నాడిని ఉత్తేజింపజేసినప్పుడు కలిగే అనుభూతి ఆ ఉత్తేజాన్ని కలిగించిన మూలం యొక్క తత్వం మీద ఆధారపడదని, కేవలం ఉత్తేజింపబడ్డ నాడీ మీద ఆధారపడుతుందని ఇతడు కనుక్కున్నాడు. ఉదాహరణకి కంట్లోని రెటీనానే తీసుకోండి. రెటీనాలో ఫోటో రిసెప్టార్లు ఉంటాయి. వీటి మీద కాంతి పడినప్పుడు ఇవి ఉత్తేజితమవుతాయి. అవి ఉత్తేజితమైనప్పుడు విద్యుత్ సంకేతాలు ఆప్టిక్ నాడిలోంచి ప్రసారమై మెదడును చేరి దృశ్యాన్ని చూసిన అనుభూతిని కలుగజేస్తాయి. కానీ చిత్రం ఏమిటంటే, కాంతి లేకుండా కూడా అలాంటి అనుభూతిని కలుగజేయవచ్చు. ఉదాహరణకి కన్ను మూసుకుని కనురెప్ప మీద మెల్లగా అరచేతితో వత్తితే చీకటిగా ఉండే దృశ్యం మీద పలుచుని కాంతి చారలు కనిపిస్తాయి. అంటే కన్ను మీద చేసిన ఒత్తిడి వల్ల ఆ ఒత్తిడి రెటీనాకు ప్రసారమై ఫోటో రిసిస్టర్లని ఉత్తేజపరిచింది. అప్పుడు పుట్టిన సంకేతం మెదడును చేరి దృశ్యానుభూతిని కలిగించింది. కనుక కాంతి లేకపోయినా దృశ్యానుభూతిని కలుగజేయవచ్చన్నమాట. దానికి కారణం రెండు సందర్భాలలోనూ ఫోటో రిసిస్టర్లు ఉత్తేజితం కావటమే. ఇంద్రియ సంవేదనలకు సంబంధించిన ఈ నియమానికి లా ఆఫ్ స్పెసిఫిక్ ఎనర్జీస్ అంటే ప్రత్యేక శక్తుల నియమం అని పేరు పెట్టాడు ముల్లర్. ముల్లర్ కృషితో భౌతిక నియమాలని నిస్సంకోచంగా మెదడు పనితీరుకు వర్తింపజేసే సాంప్రదాయం, ముఖ్యంగా మెదడులోని విద్యుత్ చర్యల పరిశోధనలో వినియోగించే సాంప్రదాయం మొదలయ్యింది. తను రాసిన ఎలిమెంట్స్ ఆఫ్ ఫిజియాలజీ అనే పుస్తకంలో భౌతిక నియమాలని నాడీమండలం యొక్క క్రియలను అర్థం చేసుకోవడానికి ఎలా ప్రయోగించాలో వర్ణిస్తూ ఆ ప్రయత్నంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇలా చెప్తున్నాడు ముల్లర్. పైపైన చూసినప్పుడు ప్రాణులకు సంబంధించిన చర్యలలో సాధారణ యాంత్రిక, భౌతిక, రసాయనిక ధర్మాలకి అందనిదేదో ఉన్నట్లు అనిపించినా ఆ విధమైన శోధన చేత ప్రాణుల గురించిన ఎన్నో విషయాలని చక్కగా వివరించవచ్చు. పరిశీలన, ప్రయోగం అనే పునాదుల మీద మనం స్థిరంగా ఆధారపడినట్లయితే ఆ రకమైన శోధనలో చాలా ముందుకు పోవచ్చు. ముల్లర్ శిష్యవర్గంలో ఇద్దరు ప్రముఖులు ముల్లర్ వేసిన బాటలో ఎంతో పురోగమించారు. వారు ఎమిల్ దుబ్వా రేమండ్ మరియు హర్మన్ ఫాన్ హెల్మ్హోల్ట్జ్. దుబ్వా రేమండ్ ప్రయోగాత్మక పద్ధతిలో ముందుకు సాగాడు. ముందుగా విద్యుత్ చేపల మీద పరిశోధనతో మొదలుపెట్టాడు. విద్యుత్ ఈల్, కాట్ ఫిష్ మొదలైన జలచరాలు ఈకోవకు చెందినవే. ఈ జలచరాలలో పుట్టే విద్యుత్ శక్తి కారణంగా వాటి చుట్టూ ఓ విద్యుత్ క్షేత్రం ఏర్పడి ఉంటుంది. ఆ విద్యుత్ శక్తికి మూలం నాడీమండలమే. జంతు నాడీమండలాలకు సంబంధించిన విద్యుత్ చర్యల గురించి దుబ్వా రేమండ్ ఎన్నో పరిశోధనలు చేశాడు. తన పరిశోధన ఫలితాలన్నీ రీసెర్చర్స్ ఆన్ యానిమల్ ఎలక్ట్రిసిటీ అనే పుస్తకంలో పొందుపరిచాడు. విద్యుత్ జీవక్రియాశాస్త్రంలో అతడు చేసిన అతి ముఖ్యమైన ఆవిష్కరణ యాక్షన్ పొటెన్షియల్. నాడీ తీగలో విద్యుత్ ప్రవాహం ఓ ఖచ్చితమైన, క్లుప్తమైన విద్యుత్ తరంగం రూపంలో ఉంటుంది. ఆ తరంగాన్నే యాక్షన్ పొటెన్షియల్ అంటారు. అయితే ఆ యాక్షన్ పొటెన్షియల్ ఎలా ప్రసారం అవుతుందో అర్థం చేసుకోవటానికి కావలసిన గణిత భౌతిక శాస్త్ర నైపుణ్యం అతడికి అందుబాటులో లేకపోయింది.